అంకెలు పుస్తకం 5వ భాగం. అయితే ఇలా ఎలా పడితే అలా రాసే పద్ధతికి బదులు ఒక నియమబద్ధమైన పద్ధతిని వాడితే బాగుంటుంది. పద్ధతిలో క్రమం ఉంటే ప్రజలు దానికి తేలికగా అలవాటు పడతారు, తికమక పడరు. ఉదాహరణకి, పెద్ద సంఖ్యా చిహ్నాలన్నీ ఎడమపక్క, చిన్నవన్నీ కుడిపక్క అని ఒక నియమం పెట్టుకుందాం. అప్పుడు 23ని టీ తర్వాత 3 నిలువు గీతలు, అనగా 10+10+1+1+1 అని రాసుకోవచ్చు. 74ని ఇలా రాస్తాం, వరుసగా 7 టీలు తరువాత 4 నిలువు గీతలు. అలాగే 99ని ఇలా, అంటే 9 టీలు తరువాత 9 నిలువు గీతలు. ఒక సంఖ్యా చిహ్నాన్ని 9 కన్నా ఎక్కువసార్లు వాడకూడదని ఈజిప్షియన్లు ఒక నియమం పెట్టుకున్నారు. కాబట్టి ఏ చిహ్నాన్నైనా 10 సార్లు రాయాల్సి వచ్చినప్పుడు ఒక కొత్త చిహ్నాన్ని కనిపెట్టేవారు. 100ని సూచించాలంటే ఇలా రాయొచ్చు, 10 టీలు. కానీ ఈజిప్షియన్లు 100కి ఒక ప్రత్యేక చిహ్నాన్ని కనిపెట్టారు. ఆ చిహ్నం చూడటానికి కాస్త జి అక్షరంలా ఉంటుంది. దానిని టైప్ చేయలేం కాబట్టి అనువుగా ఉంటుందని హెచ్ అక్షరాన్ని వాడుకుందాం. ఇంగ్లీషులో 100ని సూచించే పదం, 100లో ఇది మొదటి అక్షరం కదా. ఈ కొత్త చిహ్నాన్ని వాడి 333ని ఇలా రాసుకోవచ్చు, 3 హెచ్లు 3 టీలు తర్వాత 3 నిలువు గీతలు. అలాగే 718ని ఇలా, 7 హెచ్లు తరువాత 1 టీ తర్వాత 8 నిలువు గీతలు. 890ని ఇలా రాయొచ్చు, 8 హెచ్లు 9 టీలు. ఈ 3 చిహ్నాలని వాడి 999 వరకు రాసుకుపోవచ్చు. అంటే 9 హెచ్లు 9 టీలు 9 నిలువు గీతలు లేదా 9 ఐలు. ఈ విధంగా 1 నుండి 999 వరకు అంకెలని 3 చిహ్నాలతో వ్యక్తం చేయవచ్చు. ప్రతి చిహ్నాన్ని 9 కన్నా ఎక్కువసార్లు వాడవలసిన పని లేదు. తరువాత 1000కి ఒక కొత్త చిహ్నం కనిపెట్టారు. అలాగే 10,000ని సూచిస్తూ మరో కొత్త చిహ్నం, 1,00,000కి మరో చిహ్నం. ఈ విధంగా ఎంత దూరం అయినా పోవచ్చు. కింది స్థాయి చిహ్నాన్ని 10 సార్లు వాడాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి ఒక కొత్త చిహ్నాన్ని కనిపెట్టుకుంటూ పోతే చాలు. తరువాత అంశం, అంకెలు రోమన్లు. మన చేతివేళ్ళు 10, కాబట్టి ఈజిప్షియన్ సంఖ్యామానంలో 10కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు దక్షిణ మెక్సికో ప్రాంతంలో జీవించిన మాయన్ జాతి వాళ్ళు 20 మీద ఆధారపడ్డ సంఖ్యామానాన్ని వాడేవారు. చేతివేళ్ళు, కాలి బొటన వేళ్ళు కలుపుకుంటే మరి 20 అవుతాయి. ఇంగ్లీష్లో ఇప్పటికీ 20 అన్న విలువను సూచిస్తూ ఒక ప్రత్యేక పదమే ఉంది. దానిని స్కోర్ అంటారు. ఏదైనా పెద్ద సంఖ్యని స్కోర్స్ అన్న పదంతో కొన్ని సందర్భాలలో సూచిస్తూ ఉంటారు. క్రికెట్లో పరుగుల సంఖ్యని స్కోర్ అంటాము, 2 scores and 14, అంటే 2 20లు దాని మీద 14 మంది మనుషులు హాజరయ్యారు, అంటే 54 మంది వచ్చారన్నమాట. ప్రఖ్యాత గెటిన్బర్గ్ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 4 scores and 7 years ago అన్నప్పుడు దాని అర్థం 87 ఏళ్ల క్రితం అన్నమాట.